Book 2 41 41 التوجيه ఎక్కడ ఉంది أين مكتب الاستعلام السياحي పర్యాటక సమాచార కార్యాలయం ఎక్కడ ఉంది هل عندكم لي خريطة المدينة؟ మీ వద్ద నా కోసం ఒక సిటీ మ్యాప్ ఉందా? هل يمكن هنا حجز غرفة في فندق؟ ఇక్కడ నుంచి ఎవరైనా గదిని బుక్ చేయవచ్చా? أين هي المدينة القديمة؟ పాత నగరం ఎక్కడ ఉంది? أين الكاتدرائية؟ చర్చ్ ఎక్కడ ఉంది? أين المتحف؟ మ్యూజియం ఎక్కడ ఉంది? أين يمكن شراء طوابع بريد؟ స్టాంపులని ఎక్కడ కొనచ్చు? أين يمكن شراء زهور؟ పువ్వులు ఎక్కడ కొనచ్చు? أين يمكن شراء تذاكر سفر؟ టికెట్లు ఎక్కడ కొనచ్చు? أين الميناء؟ ఓడరేవు ఎక్కడ ఉంది? أين السوق؟ మార్కెట్ ఎక్కడ ఉంది? أين القصر؟ కోట ఎక్కడ ఉంది? متى تبدأ الجولة؟ పర్యటన ఎప్పుడు మొదలవుతుంది? متى تنتهي الجولة؟ పర్యటన ఎప్పుడు ముగుస్తుంది? كم مدة الجولة؟ పర్యటన ఎంత కాలం ఉంటుంది? أريد مرشداً يتحدث الألمانية. నాకు జర్మన్ మాట్లాడే ఒక గైడ్ కావాలి. أريد مرشداً يتحدث الإيطالية. నాకు ఇటాలియన్ మాట్లాడే ఒక గైడ్ కావాలి. أريد مرشداً يتحدث الفرنسية. నాకు ఫ్రెంచ్ మాట్లాడే ఒక గైడ్ కావాలి.